विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో నేరిళయీర్ నీరాడ போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் மாய்பாடி செல்வச் சிறுமீத்தாள் சீர்மல்கும் மாய்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வர் கூடன் தொழிலன் நந்த கோபன் குமரன் ஏறாந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் ஏறாந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே పాసురం యొక్క తాత్పర్యం. ఆహా, మనం అవలంబించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయము లభించినది. ఈ మార్గశీర్ష మాసమును మాసములలో తన స్వరూపముగా భగవంతుడు కీర్తించి ఉన్నాడు. మార్గశీర్ష మాసమనగా మనం అవలంబించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయము అని భావము. వాసుదేవ తరుచ్ఛాయ నాతి సీత నా ఘర్మద అంటే శ్రీకృష్ణుడనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిదీ కాదు వేడిదీ కాదు అని అర్థము. వాసుదేవ స్వరూపమైన మార్గశిర మాసము కూడా సమశీతోష్ణముగా ఉండు కాలము. మనం మేల్కొనే సమయము సత్వగుణ సంపన్నమైన బ్రాహ్మీ ముహూర్తము. మరియు ఈ మార్గశిర మాసములో పైరులు పండి పెరిగి ఉండడి కాలము. అతి మనోహరమైనది. వెన్నెలలు వెదజల్లు శుక్లపక్షము. పవిత్రమైన దినమున వ్రతమును ఆరంభించితిమి అని కాలమును ప్రశంసించుట ఇందలి భావము. భగవత్ సమాగమును కోరి భగవంతుని సంతోషపెట్టుటకే పనులనొచ్చునటి సమయము సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయము ఇది అని ఆహ్లాదమును వెలిబుచ్చుట ఇందలి తాత్పర్యము. చెలికత్తలను మేల్కొల్పి స్నానము చేసి రండని పిలుచునప్పుడు ప్రకృతి మండలమందు ఆనందం అనుభవించువార్లారా అని ఆండాళ్లు సంబోధించినది. ఈ పిలుపులో ఒక సుందరమైన భావము కలదు. పరమపదమున నివాసము కంటే గోకులమును ప్రకృతి మండలమున నివసించుటచే భగవంతునితో కలిసిమెలిసి మహానందము అనుభవించు మహాభాగ్యము లభించును. అందుచే పరమపదమును ఏవగించుకొనుట సంబోధనలోని సౌందర్యముగా గ్రహింపదవును. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.